అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహ్. నహ్మదుహు వ నుసల్లీ అలా రసూలిహిల్ కరీమ్. అమ్మా బాద్, ఆజ్ కా సబక్ సున్ లీజియే. లెట్ అస్ లిసన్ టు ద ఆజ్ కా సబక్ విచ్ ఇస్ డెలివర్డ్ డైలీ బై హజ్రత్ మౌలానా ముహమ్మద్ యూనుస్, ద సన్ ఆఫ్ హజ్రత్ మౌలానా ముహమ్మద్ ఉమర్ పాలన్పూరి రహ్మతుల్లాహి అలైహ్. Lesson number 1034. Rasulullah sallallahu alayhi wasallam has taught the following to Fatima radiyallahu anha, and he says, O Fatima, recite the following five verses. Number 1, read with me. Ya awwal al awwalin. Number 2, Ya akhir al akhirin. Number 3, يا ذا القوة المتين. Number 4, يا راحم المساكين. Number 5, يا أرحم الراحمين. النبي عليه السلام told فاطمة رضي الله عنها, أو فاطمة, جبريل عليه السلام taught me this, meaning that you should also learn it and teach it to others. There's another hadith of Rasulullah sallallahu alayhi wa sallam. This hadith is made mention of in Hayatul Sahaba. In Tirmidhi, there's a narration that that person that teaches somebody else good, the angels and the fish in the ocean also make dua for such a person. Also, after these five sentences, if a person makes dua, dua is accepted. So when we're making dua, try and read this year. Allah subhanahu wa ta'ala give us the understanding. Wassalamu alaikum wa rahmatullahi wa barakatuh.